7:3 ఆకాశాలు. వశిష్ఠుడు అది విని సంతోషించి ఇలా అన్నాడు, శ్రీరామ, ఈనాటి వర్తమాన బ్రహ్మాండాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలో గదా. ఆకాశమంటే ఏమిటి? చోటు చోటు అంటే ఏంటి? ఏది ఉంటే రెండు వస్తువులు విడివిడిగా ఉండటం సాధ్యమవుతుందో అది చోటు. ఇది ఒక నిర్వచనం. దీనినే మరొక రకంగా త్రిప్పితే మనకు తెలిసిన పదార్థాలన్నీ దేనిలో ఉంటాయో అది ఆకాశం. మంచిది, నీకు తెలిసిన పదార్థాలలో నీ స్వప్న ప్రపంచం కూడా ఉంది కదూ. నీ స్వప్న ప్రపంచంలోని నదులు, కొండలు మొదలైనవన్నీ ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఆకాశంలో ఎక్కడ ఉన్నాయో చెప్పగలవా? అంటే ఒక 3D గ్రాఫ్ వేస్తే ఆకాశంలో ఏ వస్తువు ఏ పొజిషన్లో ఉందో నిఖరంగా చెప్పవచ్చు. కలలోని కొండ వగేరాలు బహిరాకాశంలో ఎక్కడున్నాయో చెప్పగలవా అని వశిష్ఠుడు అడుగుతున్నాడు. అవి ఈ ఆకాశంలో ఎక్కడా లేవు. అయితే నువ్వు వాటిని చూశావు గదా. చూసినప్పుడు ఆయసర్ 15 అవి ఎక్కడ ఉన్నాయి అని అడిగితే నువ్వేమి చెబుతావు? ఎక్కడ ఉండేదేమిటండి? అవన్నీ మనసులోంచే పుట్టాయి, మనసులోనే ఉన్నాయి, మనసులోనే లయించాయి అంటావు కదూ. నిజమే కాని అవి ఎక్కడ్నుంచి పుట్టాయి, ఎక్కడ లయిస్తున్నాయి అనే ప్రశ్న మనకు ఇప్పుడు వద్దు. అవి ఎక్కడ ఉన్నాయనేది మనకు కావాలి. మనస్సులోనే ఉన్నాయి అన్నావు కదా. స్వప్నంలో నువ్వు చూసిన నదులు, కొండలు, మబ్బులు, ఆకాశము, నక్షత్రాలు అవన్నీ కలిసి నీ మనస్సులో ఉన్నాయి. అంటే నీ మనస్సు అన్ని రకాల పదార్థాలకు చోటిస్తోంది. పదార్థాలకు చోటిచ్చేది ఆకాశం అని ఒక నిర్వచనం చెప్పుకున్నాం కదా. ఆ నిర్వచనం ప్రకారం నీ మనస్సు కూడా ఒక ఆకాశమే అవుతుంది కదూ. అందుచేత మనస్సును మానసాకాశం అని పిలుస్తూ ఉంటారు. నువ్వు నీ స్వప్నంలో ఒక ఆకాశాన్ని చూశావు. అది ఈ బాహ్యాకాశం కాదు, అది వేరే ఆకాశం. నువ్వు నీ స్వప్నంలో చూసిన ఆకాశం కూడా నీ మానసాకాశంలోనే ఇమిడి ఉంది. అది బాగా గమనించు. బాగా పరిశీలించి చూస్తే స్వప్నం ప్రపంచమే కాదు, బయటి ప్రపంచం కూడా నీ మనస్సు మీదే ఆధారపడి జీవిస్తోంది. నీ మనస్సు ఉంటే నీకీ ప్రపంచం ఉంది, నీ మనస్సు లేకపోతే నీకీ ప్రపంచం లేదు. కనుక ఈ బయటి ప్రపంచం కూడా నిజానికి నీ మనస్సులోనే ఉంది. ఈ బయటి ప్రపంచంలో దేన్ని నువ్వు ఆకాశం అని పిలుస్తున్నావో అది కూడా నీ మనస్సులోనే ఇమిడి ఉంది.